జన్యువులు పుస్తకం 10వ భాగం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే తెల్లకళ్ళ ఈగలన్నీ మగ ఈగలు అయ్యాయి. అలా ఎందుకు జరిగింది? ఈగ క్రోమోజోమ్ని సూక్ష్మంగా పరిశీలించాడు మోర్గాన్. ఆడ ఈగల్లో 4 సంపూర్ణ జతలు ఉన్న క్రోమోజోములు కనిపించాయి. ఈ జతలలో ఒకదానికి మార్గన్ ఎక్స్ క్రోమోజోము అని పేరు పెట్టాడు. మగ ఈగల్లో 3 సంపూర్ణ జతలు ఉన్నాయి, కానీ ఒకే ఎక్స్ క్రోమోజోము ఉంది. దాని జంట క్రోమోజోము లోపించింది. అంటే ఆడ ఈగలో అండకణాలు ఏర్పడినప్పుడు ప్రతి అండకణానికి ప్రతి క్రోమోజోము జత నుండి ఒక క్రోమోజోము వస్తుంది. కాబట్టి ఒక్కొక్క అండకణంలోనూ ఒకే ఒక క్రోమోజోము ఉంటుంది. కానీ మగ ఈగలో శుక్రకణాలు ఏర్పడినప్పుడు ప్రతి శుక్రకణానికి ఒక్కొక్క క్రోమోజోము జంట నుండి ఒకే క్రోమోజోము దక్కుతుంది. కానీ ఎక్స్ క్రోమోజోముకి జంట క్రోమోజోము లేదు. కాబట్టి సగం శుక్రకణాలలో ఎక్స్ క్రోమోజోము ఉంటే మిగతా సగంలో ఉండదు. ఇప్పుడు ఈగ అండకణం ఎక్స్ క్రోమోజోము ఉన్న శుక్రకణంతో కలిస్తే ఫలదీకృత అండకణంలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. ఆ అండకణం ఆడ ఈగగా వికాసం చెందుతుంది. అలా కాకుండా అండకణం ఎక్స్ క్రోమోజోములోని లేని శుక్రకణంతో కలిస్తే ఫలదీకృత అండకణంలో ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. అది మగ ఈగగా రూపొందుతుంది. 2 రకాల శుక్రకణాలు సమాన సంఖ్యలో ఉంటాయి. కాబట్టి సగం ఫలదీకృత అండకణాలు మగ ఈగలుగాను మిగతా సగం ఆడ ఈగలుగాను రూపొందుతాయి. అంతా బాగానే ఉంది, కానీ దీనివల్ల తెల్లకళ్ళ ఈగలన్నీ మగ ఈగలు ఎందుకయ్యాయో ఎక్కడ తెలిసింది? ఈ రకం ఈగలలో కంటి రంగును శాసించే జన్యువు ఎక్స్ క్రోమోజోము మీద ఉంది. 2 ఎక్స్ క్రోమోజోముల మీద ఎర్ర కంటి జన్యువులు ఉన్న ఆడ ఈగకి ఎర్రకళ్ళు ఉంటాయి. ఒక క్రోమోజోము మీద తెల్ల కంటి జన్యువు ఉన్నా కూడా ఎర్రకళ్ళే వస్తాయి. ఎందుకంటే ఎర్రకళ్ళకి తెల్లకళ్ళ కన్నా ప్రాబల్యం ఎక్కువ. 2 ఎక్స్ క్రోమోజోముల మీద తెల్ల కంటి జన్యువులు ఉన్నప్పుడే తెల్ల కంటి ఈగ పుడుతుంది. 2 ఎక్స్ క్రోమోజోములు ఉన్న ఈగ ఆడ ఈగే అవుతుంది. కానీ తెల్ల కంటి జన్యువు చాలా అరుదు. పైగా అది 2 ఎక్స్ క్రోమోజోముల మీద కనిపించడం ఇంకా అరుదు. అందుకే తెల్ల కళ్ళున్న ఆడ ఈగ అరుదుగానే తారసపడుతుంది. మగ ఈగలలో ఉండే ఏకైక ఎక్స్ క్రోమోజోము మీద ఎర్ర కంటి జన్యువు ఉంటే ఆ ఈగకి ఎర్ర కళ్ళు వస్తాయి. అదే ఎక్స్ క్రోమోజోము మీద తెల్ల కంటి జన్యువు ఉన్నట్టయితే దానికి తెల్ల కళ్ళు వస్తాయి. ఒక తెల్ల కంటి జన్యువు ఉంటే చాలు, 2వ ఎక్స్ క్రోమోజోమే లేనప్పుడు ఇక ప్రాబల్యం ప్రసక్తి రాదు. ఇప్పుడు ఒక తెల్ల కంటి మగ ఈగకి సామాన్యంగా కనిపించే ఎర్రగంటి ఆడ ఈగకి మధ్య సంపర్కం జరిగింది అనుకుందాం. ప్రతి అండకణంలోనూ ఆర్ జన్యువు ఉంటుంది. కానీ శుక్రకణాలలో WO అనే 2 రకాలు ఉంటాయి. ఫలదీకృత అండకణాలలో సగం కణాలకి W జన్యువు ఉన్న ఎక్స్ క్రోమోజోము సంక్రమిస్తుంది. కానీ RW రకం జీవాలుగా వికాసం చెందుతాయి. అన్నీ ఆడ ఈగలే అవుతాయి. అన్నిటికీ ఎర్రని కళ్ళే ఉంటాయి. మిగతా సగంలో ఎక్స్ క్రోమోజోము ఉండదు. అంటే అవి RO జీవాలు అవుతాయి. ఎర్రని కళ్ళున్న మగ ఈగలు అవుతాయి. ఇప్పుడు ఈ ఎర్రకంటి సంతతిలో వాటిల్లో వాటికి సంపర్కాలు జరిగాయి అనుకుందాం. అండకణాలలో సగం ఆర్ రకానికి 2వ రకం W రకానివి అవుతాయి. ఇక్కడ 2 రకాల పరిణామాలు సాధ్యం అవుతాయి. అండకణాలు ఎక్స్ క్రోమోజోము ఉన్న శుక్రకణాలతో కలిస్తే ఆడ ఈగలు పుడతాయి. వాటిలో సగం ఆడ ఈగలు RR జాతివి, మిగతా సగం RW జాతివి అవుతాయి. ఇలాగైనా అన్నీ ఎర్రకళ్ళ ఆడ ఈగలే అవుతాయి.